కృష్ణయజుర్వేదే క్రమపాఠే ద్వితీయకాండే తృతీయ ప్రశ్న ప్రారంభ. ఆదిత్యేభ్యో భువద్వద్భ్యః భువద్వద్భ్యశ్చరుం భువద్వద్భ్యైతి భువద్వతేభ్యః చరుణ్ణి నిర్వపేత్. ఉపేద్భూతికామ భూతికామ ఆదిత్యాః భూతికామైతి భూతీకామ ఆదిత్యా వై వా ఏతమ్ ఏతమ్ భూత్యై భూత్యై ప్రతి ప్రతిముదంతే ముదంతేజ యోగం అలం భూత్యై భూత్యై సన్ సంభూతిం భూతిన్న న ప్రాప్నోతి ప్రాప్నోత్యాదిత్యాన్ ప్రాప్నోతీతి ప్రా ఆప్నోతి ఆదిత్యానేవ ఏవ భువద్వతః భువద్వత స్వేన భువద్వత ఇది భువత్ స్వేన భాగధేయేన భాగధేయేనోప భాగధేయేనేతి భాగాధేయేన ఉపధావతి ధావతి తే తదేవ ఏవైనం ఏనం భూతి భూతిం గమయంతి గమయంతి భవతి భవత్యేవ ఏవాదిత్యేభ్యః ఆదిత్యేభ్యో ధారయద్వద్భ్యః ధారయద్వద్భ్యశ్చరం ధారయద్వద్యైతి ధారయద్వద్భ్యః చరుణ్ణి నిర్వపేత్. ఉపేదపరుద్ధః అపరుద్ధో వా అపరుద్ధ ఇత్యపరుద్ధః వాపరుధ్యమానః అపరుధ్యమానో వా అపరుధ్యమాన ఇత్యపరుధ్యమానః వాదిత్యాః ఆదిత్యా వై వా అపరోద్ధారః అపరోద్ధార ఆదిత్యాః అపరోద్ధార ఇత్యపరోద్ధారః ఆదిత్యా అవగమయితారః అవగమయితార ఆదిత్యాన్ అవగమయితార ఇత్యవగమయితారః ఆదిత్యానేవ ఏవ ధారయద్వతః ధారయద్వత స్వేన ధారయద్వత ఇతి ధారయద్వతః స్వేన భాగధేయేన భాగధేయేనోప భాగధేయేనేతి భాగాధేయేన ఉపధావతి ధావతి తే తయేవ ఏవైనం ఏనం విషి ఇషిరాధ్రతి ఆధ్రత్యనపరుధ్యః అనపరుధ్యో భవతి అనపరుధ్యైత్యనపరుధ్యః భవత్యదితే అదితేను అనుమన్యస్వ మన్యస్వేతి ఇత్యపరుధ్యమానః అపరుధ్యమానోస్య అపరుధ్యమాన ఇత్యపరుధ్యమానః అస్య పదం పదమా ఆదదీత అదీతేయం ఇయం వై వా అదితిః అదితిరియం ఇయమేవ ఏవాస్మై అస్మై రాజ్యం రాజ్యమను అనుమన్యతే మన్యతే సత్యా సత్యాశీః ఆశీరితి ఆశీరిత్యాశీః ఇత్యాహ ఆహ సత్యాం సత్యామేవ ఏవాశిషం ఆశిషం కృతే ఆశిషమిత్యాశిషం కృత ఇహ ఇహ మనః మన ఇతి ఇత్యాహ ఆహ ప్రజాః ప్రజారేవ ప్రజాయితి ప్రజాః ఏవాస్మై అస్మై సమనసః సమనసః కరోతి సమనస ఇది సా మనస కరోత్యుప ఉప ప్రేత ఇతమరుత మరుత సుదానవ సుదానవేనా సుదానవతి సుదానవ ఏనా విష్పతినా విష్పతినా అభ్యమం అమగుం రాజాన్ రాజానమితి ఇత్యాహ ఆహ మారుతి మారుతి వై వై విట్ విజ్జ్యేష్ఠ జ్యేష్ఠో విష్పతి విష్పతిర్విషా విషైవ ఏవైనం ఏనగుం రాష్ట్రేణ రాష్ట్రేణ సమ్ సమర్థయతి అర్థయతి యః యః పరస్తాత్ పరస్తాద్గ్రామ్యవాదీ గ్రామ్యవాదీ స్యాత్ గ్రామ్యవాదీతి గ్రామ్యవాదీ స్యాత్తస్య తస్య గృహాత్ గృహాద్వ్రీహీణ్ వ్రీహీణా ఆహరేత్ హరేచ్చుక్లాన్ శుక్లాగశ్చ చ కృష్ణాన్ కృష్ణాగశ్చ చ వి విచినుయాత్ చినుయాద్యే యే శుక్లాః శుక్లాస్యుః స్యుస్తమ్ తమాదిత్యం ఆదిత్యం చరుం చరుణ్ణిః నిర్వపేత్. ఉపేదాదిత్యా ఆదిత్యా వై వై దేవతయా దేవతయా విద్ విద్విషం విషమేవ ఏవావ అవగచ్చతి గచ్చత్యవగత అవగతాస్య అవగతేత్యవగతః అస్య విట్ విడనవగతం అనవగతకం రాష్ట్రం అనవగతమిత్యనవాగతం రాష్ట్రమితి ఇత్యాహుః ఆహుర్యే ఏ కృష్ణా కృష్ణా స్యుః స్యుస్తనం తం వారుణం వారుణం చరుం చరుణ్ణిః నిర్వపేద్ ఉభేద్వారుణం వారుణం వై వై రాష్ట్రం రాష్ట్రముభే ఉభే ఏవ ఉభే ఇత్యుభే ఏవ విషం విషం చ రాష్ట్రం రాష్ట్రం చావ అవగచ్చతి గచ్చతి యది యది నావగచ్చేత్ అవగచ్చేదిమం అవగచ్చేదిత్యవాగచ్చేత్ ఇమమహం అహమాదిత్యేభ్య ఆదిత్యేభ్యో భారం భారమిహి నిర్వపామి ఉపామ్యా ఆముష్మాద్ అముష్మాదముష్యై అముష్యై విష విషోవగంతో అవగంతోరితి అవగంతోరిత్యవాగంతో ఇదిని నిర్వపేద్ ఉపేదాదిత్యా ఆదిత్యా ఏవైనం ఏనం భాగధేయం భాగధేయం ప్రేప్సంత భాగభేదమితి భాగధేయం ప్రేప్సంతో విషం ప్రేప్సంత ఇది ప్రాయీప్సంత విషమవ అవగమయంతి గమయంతి యది యది నావగచ్చేత్ అవగచ్చేదాశ్వత్థాన్ అవగచ్చేదిత్యవాగచ్చేత్ ఆశ్వత్థాన్ మయూఖాన్ మయూఖాన్ సప్త సప్తమధ్యమేషాయాం మధ్యమేషాయాముప మధ్యమేషాయామితి మధ్యమ ఈషాయాం ఉపహన్యాత్ హన్యాదిలం ఇదమహం అహమాదిత్యాన్ ఆదిత్యాన్ బధ్నామి బధ్నామ్యా ఆముష్మాత్ అముష్మాదముష్యై అముష్యై విష విషోపగంతో అవగంతోరితి అవగంతోరిత్యవాగంతో ఇత్యాదిత్యాః ఆదిత్యా ఏవ ఏవైనం ఏనం బద్ధవీరాః బద్ధవీరా విషం బద్ధవీరా ఇది బద్ధవీరాః విషమవ అవగమయంతి గమయంతి యది యది నావగచ్చేత్ అవగచ్చేదేతం అవగచ్చేదిత్యవాగచ్చేత్ ఏతమేవ ఏవాదిత్యం ఆదిత్యం చరుం శరుణ్ణిః నిర్వపేత్ అపేదిఘ్నే ఇఘ్నేతి అపి మయూఖాన్ మయూఖాన్ సమ్ సన్నహ్యేత్ నహ్యేదనపరుధ్యం అనపరుధ్యమేవ అనపరుధ్యమిత్యనపారుధ్యం ఏవావ అవగచ్చతి గచ్చత్యాశ్వత్థాః ఆశ్వత్థా భవంతి భవంతి మరుతాం మరుతాం వై వా ఏతత్ ఏతదోజ ఓజోయత్ యదశ్వత్థః అశ్వత్థవోజసా ఓజసైవ ఏవ విషం విషమవ అవగచ్చతి గచ్చతి సప్త సప్తభవంతి భవంతి సప్తగణాః సప్తగణా వై సప్తగణా ఇతి సప్తగణాః వై మరుతః మరుతో గణశః గణశ ఏవ గణశ ఇతి గణశః ఏవ విషం విషమవ అవగచ్చతి గచ్చతీతి గచ్చతి దేవా వై వై మృత్యో మృత్యోరభిభయో అభిభయస్తే తే ప్రజాపతిం ప్రజాపతిముప ప్రజాపతిమిది ప్రజాపతిం ఉపాధావన్ అధావంతేభ్యేభ్యేతాం ప్రజాపత్యాం ప్రజాపత్యాగం శతకృష్ణలాం ప్రజాపత్యామిది ప్రజాపత్యాం శతకృష్ణలాన్నిః శతకృష్ణలామిది శతకృష్ణాః నిరవపత్ అవపత్తయా తయైవ ఏవైషో ఏష్వమృతం అమృతమదధాత్ అదధాద్యః యో మృత్యోః మృత్యోర్బిభీయాత్ విభీయాత్తస్మై తస్మాదేతాం ఏతాం ప్రజాపత్యాం ప్రజాపత్యాగం శతకృష్ణలాం ప్రజాపత్యామిది ప్రజాపత్యాం శతకృష్ణలాన్నిః శతకృష్ణలామిది శతకృష్ణలాం నిర్వపేద్ ఉపేద్ ప్రజాపతిం ప్రజాపతిమేవ ప్రజాపతిమిది ప్రజాపతిం ఏవస్వేన స్వేన భాగభేదేన భాగభేదేనోప భాగభేదేనేతి భాగభేదేన ఉపధావతి ధావతిపః స ఏవ ఏవాస్మిన్ అస్మిన్నాయుః ఆయుర్దధాతి దధాతి సర్వం సర్వమాయుః ఆయురేతి ఏతి శతకృష్ణలా శతకృష్ణలా భవతి శతకృష్ణలేతి శతకృష్ణలా భవతి శతాయుః శతాయ పురుష శతాయురితి శత ఆయు పురుష శతేంద్రియ శతేంద్రియ ఆయుషి శతేంద్రియ ఇది శత ఇంద్రియ ఆయుష్యేంద్రియే ఇంద్రియే ప్రతి ప్రతిష్టతి తిష్టతి ఘతే ఘతే భవతి భవత్యాయు ఆయుర్వై వై ఘృతం ఘృతమృతం అమృతం హిరణ్యం హిరణ్యమాయు ఆయుశ్చైవ ఏవాస్మై అస్మామృతం అమృతం సమీచీ సమీచీ దాతి సమీచీ సమీచీ దాతి చరి చరి చరి చరి కృష్ణలాని చరి చరి చరి చరి కృష్ణలాన్యవ అవద్యతి ది చతురవత్తరవత్తస్యాస్తి చతురవత్తస్యేతి చతు అవత్తస్య ఆప్యా ఏకథా ఏకథా బ్రహ్మణే ఏకథేత్యేక బ్రహ్మణ ఉప ఉపహరతి హరత్యేకథా ఏకథైవ ఏకథేత్యేక యజమానే యజమాన ఆయు ఆయుర్దధాతి దాత్యసౌ అసావాదిత్య ఆదిత్యో నవి వ్యరోచత అరోచత తస్మై తస్మై దేవా దేవా ప్రాయశ్చిత్తిం ప్రాయశ్చిత్తిమైచ్ఛన్ ఐచ్ఛన్ తస్మై తస్మా ఏతం ఏతగం సౌర్యం సౌర్యం చరుం చరుణ్ణి నిరవపన్ అవపన్ తేన తేనైవ ఏవాస్మిన్ అస్మిన్ రుచం రుచమదధు అదధుర్య యో బ్రహ్మవర్చసకామ బ్రహ్మవర్చసకామ సార్ బ్రహ్మవర్చసకామైతి బ్రహ్మవర్చసకామ సత్తస్మై తస్మా ఏతం ఏతం సౌర్యం సౌర్యం చరుం చరుణ్ణి నిర్వపేద్ వపేదమం అముమేవ ఏవాదిత్యం ఆదిత్యగ్రస్వేన స్వేన భాగధేయేన భాగధేయేనోప భాగధేయేనేతి భాగధేయేన ఉపధావతి ధావతి సహ స ఏవాస్మిన్ అస్మిన్ బ్రహ్మవర్చసం బ్రహ్మవర్చసం దధాతి బ్రహ్మవర్చసమితి బ్రహ్మవర్చసం దధాతి బ్రహ్మవర్చసీ బ్రహ్మవర్చస్యేవ బ్రహ్మవర్చసీతి బ్రహ్మవర్చసీ ఏవ భవతి భవత్యుభయతః ఉభయతో రుక్మౌ రుక్మౌ భవతః భవత ఉభయతః ఉభయత ఏవ ఏవాస్మిన్ అస్మిన్ రుచం రుచం దధాతి దాది ప్రయాజే ప్రయాజే ప్రయాజే ప్రయాజే కృష్ణలం ప్రయాజే ప్రయాజ ఇది ప్రయాజే ప్రయాజే కృష్ణలం జుహోతి జుహోతి విఘ్య విఘ్యవ విఘ్యేవాస్మై అస్మై బ్రహ్మవర్చసం బ్రహ్మవర్చసమవ బ్రహ్మవర్చసమితి బ్రహ్మవర్చసం అవరుంధే రుంధరాజ్ఞేయం ఆజ్ఞేయమష్టాకపాలం అష్టాకపాలం అష్టాకపాలమిత్యష్టాకపాలం నిర్వపేద్ ఉపేత్ సావిత్రం సావిత్రం ద్వాదశకపాలం ద్వాదశకపాలం భూమ్యై ద్వాదశకపాలమిది ద్వాదశాకపాలం భూమ్యై చరుం చరుణ్య కామయేత కామయేత హిరణ్యం హిరణ్యం విందేయ విందేయ హిరణ్యం హిరణ్యం మా మోప ఉపనమేత్ నమేదితి యదాగ్నేయ ఆగ్నేయో భవతి భవత్యాగ్నేయం ఆగ్నేయం వై వై హిరణ్యం హిరణ్యం యస్య యస్యైవ ఏవ హిరణ్యం హిరణ్యం తేన తేనైవ ఏవైనత్ ఏనద్విందతే విందతే సావిత్రః సావిత్రో భవతి భవతి సవితృప్రసూతః సవితృప్రసూత ఏవ సవితృప్రసూత ఇతి సవితృప్రసూతః ఏవైనత్ ఏనద్విందతే విందతే భూమ్యై భూమ్యై చరుః చరుర్భవతి భవత్యస్యాం అస్యామేవ ఏవైనత్ ఏనద్విందతే విందత ఉప ఉపైనం ఏనగం హిరణ్యం హిరణ్యం నమతి నమతి ఇవై వా ఏష ఇంద్రియేణ ఇంద్రియేణ వీర్యేణ వీర్యేణ భ్యతే భ్యతేన యో హిరణ్యం హిరణ్యం విందతే విందత ఏతాం ఏతామేవ ఏవమిహి నిర్వపేద్ ఉపేద్ధిరణ్యం హిరణ్యం విత్వా విత్వాన నేంద్రియేణ ఇంద్రియేణ వీర్యేణ వీర్యేణ విర్ధ్యతే గృధ్యత ఏతామేవ ఏవమిహి నిర్వపేత్ వపేద్య హిరణ్యం హిరణ్యం నశ్యేత్ నశ్యేత్ ఆగ్నేయ ఆగ్నేయోవతిగ్నేయ ఆగ్నేయ వై వై హిరణ్యం హిరణ్యవ హిరణ్యం హిరణ్యం తేన తేనైనత్ ఏనద్విందతి విందతి సావిత్ర సావిత్రోవతి భవతి సవితృప్రసూత సవితృప్రసూత సవితృప్రసూత ఇది సవితృప్రసూత ఏనత్ ఏనద్విందతి విందతి భూమ్యై భూమ్యై చరు చరుర్భవతి అస్యాం వై వారేతత్ ఏతం నశ్యతి నశ్యతి యత్ యన్నశ్యతి నశ్యత్యస్యాం అస్యామేవ ఏవైనత్ ఏనద్విందతి విందతీంద్ర ఇంద్రస్త్వష్ త్వష్ సోమం సోమమభీషః అభీషః అభివత్ అభీషహేత్యభీసః అభివత్స స విశ్వం విశ్వనవి ఆర్చత్ ఆర్చత్స స ఇంద్రియేణ ఇంద్రియేణ సోమపీఠేన సోమపీఠేన వి సోమపీఠేనేతి సోమాపీఠేన వ్యాఆర్జత ఆర్జతస స యత్ యదూర్ధ్వం ఊర్ధ్వముదవమీద్ ఉదవమీత్తే ఉదవమీదిత్యుత్ అవమీద్ తే శ్యామాకా శ్యామాకా అభవన్ అభవన్ సహ స ప్రజాపతి ప్రజాపతిముప ప్రజాపతిమితి ప్రజాపతి ఉపాధావత్ అధావత్తస్మై తస్మాకం ఏతకం సోమేంద్రం సోమేంద్రగ్శ్యామాకం శ్యామాకం చరం చరుణ్ణి ఎరవత్ అవపత్తేన తేనైవ ఏవాస్మిన్ అస్మిన్నింద్రియం ఇంద్రియం సోమపీఠం సోమపీఠమదధాత్ సోమపీఠమితి సోమాపీఠం అదధాద్వి వివై వా ఏష ఇంద్రియేణ ఇంద్రియేణ సోమపీఠేన సోమపీఠేనర్భ్యతే సోమపీఠేనేతి సోమాపీఠేన అర్భ్యతేయ యోమం సోమం వమితి వమితి యోమవామీ సోమవామీ సత్ సోమవామీతి సోమవామీ సద్స్మై తస్మాకం ఏతదం సోమేంద్రం సోమేంద్రగ్శ్యామాకం శ్యామాకం చరం చరణి నిర్పపేత్ పపేత్ సోమం సోమం చైవేంద్రం ఇంద్రం చేన సేన భాగేయన భాగేయనోప భాగేయనేది భాగేయన ఉపధావతి ధావతి తౌ తావేద ఏవాస్మిన్ అస్మిన్నింద్రియం ఇంద్రియం సోమపీఠం సోమపీఠం ధత్త సోమపీఠమితి సోమాపీఠం ధర్తోన నేంద్రియేణ ఇంద్రియేణ సోమపీఠేన సోమపీఠేన వి సోమపీఠేనేతి సోమాపీఠేన వ్యర్థ్యతే ఋధ్యతే యత్సౌమ్య సౌమ్యోవతి సోమపీఠం సోమపీఠమేవ సోమపీఠమితి సోమాపీఠం ఏవామ అవరుంధే రుంధేయత్ యదైంద్ర ఐంద్రోవతింద్రియం ఇంద్రియం వై అయి సోమపీఠ సోమపీఠ ఇంద్రియం సోమపీఠ ఇది సోమాపీఠ ఇంద్రియమే దేవ సోమపీఠం సోమపీఠమవ సోమపీఠమితి సోమాపీఠం అవరుంధే రుంధే శ్యామాక శ్యామాకోవతి భవద్వేషావస సోమ సోమ సాక్షాద్ సాక్షాదేవ సాక్షాది సాక్షాద్ సోమపీఠం సోమపీఠమవ సోమపీఠమితి సోమాపీఠం అవరుంధే రుంధేగ్నే అగ్నే దాత్రే దాత్రే పురోడాశం పురోడాశమష్టాకపాలం అష్టాకపాలన్ని అష్టాకపాలమిత్యష్టాకపాలం నిర్వపేత్ వపేదింద్రాయ ఇంద్రాయ ప్రదాత్రే ప్రదాత్రే పురోడాశం ప్రదాత్రేతి ప్రదాత్రే పురోడాశమేకాదశకపాలం ఏకాదశకపాలం పశుకామః ఏకాదశకపాలమిత్యేకాదశాకపాలం పశుకామోగ్ని పశుకామ ఇది పశుకామ అగ్నిరేవ ఏవాస్మై అస్మై పశోర్ పశోన్ ప్రజనయతి ప్రజనయతి వృద్ధాన్ ప్రజనయతి ప్రజనయతి వృద్ధానింద్ర ఇంద్ర ప్రయచ్చతి యతి దధి దధి మధు మధు ఘృతం ఘృతమాప ఆపో ధానాభవంతేతద్వై వై పశూనా పశూనాగం రూపం రూపకం రూపేణ రూపేణైవ పశూన్ పశూనవ అవరుంధే రుంధే పంచగృహీతం పంచగృహీతం భవతి పంచగృహీతమితి పంచగృహీతం భవతి పాంకాహ పాంకాహి హి పశవ పశవో బహురూపం బహురూపం భవతి బహురూపమితి బహురూపం భవతి బహురూపాః బహురూపాహి బహురూపాయి బహురూపాః హి పశవ పశవః సమృద్ధ్యై సమృద్ధ్యై ప్రజాపత్యం సమృద్ధ్యాయి సమృద్ధ్యై ప్రజాపత్యం భవతి ప్రజాపత్యమితి ప్రజాపత్యం భవతి ప్రజాపత్యాః ప్రజాపత్యా వై ప్రజాపత్యాది ప్రజాపత్యాః వై పశవః పశవః ప్రజాపతిః ప్రజాపతిరేవ ప్రజాపతిరితి ప్రజాపతిః ఏవాస్మై అస్మై పశూన్ పశూన్ ప్రజనయతి జనయత్యాత్మా ఆత్మా వై వై పురుషస్య పురుషస్య మధు మధుయన్మధు మధ్వగ్నౌ అగ్నౌ జుహోతి జుహోత్యాత్మానం ఆత్మానమేవ తద్యజమాన యజమానోగ్నౌ అగ్నౌ ప్రదధాతి దాతి పంక్త్యో పంక్త్యో యాజ్యానువాక్యే యాజ్యానువాక్యే భవద యాజ్యానువాక్యే ఇది యాజ్యానువాక్యే భవత పాంక పాంకస్పురుష పురుష పాంకా పశవ పశవ ఆత్మానం ఆత్మానమేవ మృత్యో మృత్యోర్నిష్క్రీయ నిష్క్రీయ పశూన్ నిష్క్రీయేతి నిహీక్రీయ పశూనవ అవరుంధే రుంధ ఇది రుంధే దేవా వై వై సత్రం సత్రమాసత ఆసతర్ధిపరిమితం వృద్ధిపరిమిత యశస్కామా వృద్ధిపరిమితమిత్రిద్ధిపరిమితం యశస్కామాస్తా యశస్కామా యశ కామా తేషాకం సోమం సోమకం రాజానం రాజానయశ యశార్చత్ ఆర్చత్స స గిరిం గిరిముత్ ఉదైర్ ఐత్తం తమగ్ని అగ్నిరను అనోద్ ఉదైర్ ఐత్తౌ తామగ్నేశోమో అగ్నేశోమౌ సమ్ అగ్నేశోమావిత్యగ్నే సోమౌ సమభవతాం అభవతాంతౌ తారింద్ర ఇంద్రో యజ్ఞవిభ్రష్ట యజ్ఞవిభ్రష్టోను యజ్ఞవిభ్రష్ట ఇది యజ్ఞవిభ్రష్ట అనుపరా పరైత్ ఐత్తౌ తావ్రవీత్ అబ్రవీద్యాజయతం యాజయతం మా మేతి ఇది తస్మై తస్మాష్ిం ఇష్ిణి నిరవపతాం అవపతామాగ్నేయం ఆగ్నేయమష్టాకపాలం అష్టాకపాలమైంద్రం అష్టాకపాలమిత్యష్టాకపాలం ఐంద్రమేకాదశకపాలం ఏకాదశకపాలకం సౌమ్యం ఏకాదశకపాలమిత్యేకాదశాకపాలం సౌమ్యం చరం చరం దయా తయైవ ఏవాస్మిన్ అస్మిన్ తేజ తేజ ఇంద్రియం ఇంద్రియం బ్రహ్మవర్చసం బ్రహ్మవర్చసమధత్తాం బ్రహ్మవర్చసమితి బ్రహ్మవర్చసం అధత్తాయ్య యో యజ్ఞవిభ్రష్ట యజ్ఞవిభ్రష్ట స్యాద్ యజ్ఞవిభ్రష్ట ఇది యజ్ఞవిభ్రష్ట స్యాత్తస్మై తస్మాహేతాం ఏతామిష్టిం ఇష్టిన్నిః నిర్మపేద్ ఉపేదాగ్నేయం ఆగ్నేయమష్టాకపాలం అష్టాకపాలమైంద్రం అష్టాకపాలమిత్యష్టాకపాలం ఐంద్రమేకాదశకపాలం ఏకాదశకపాలకం సౌమ్యం ఏకాదశకపాలమిత్యేకాదశాకపాలం సౌమ్యం చరుం చరయత్ యాగ్నేయ ఆగ్నేయో భవతి భవతి తేజ తేజ ఏవాస్మిన్ అస్మిన్ తేన తేన దధాతి దధాతి యత్ యదైంద్ర ఐంద్రో భవతి భవతీంద్రియం ఇంద్రియమేవ ఏవాస్మిన్ అస్మిన్ తేన తేన దధాతి దధాతి యత్ యత్సౌమ్య సౌమ్యో బ్రహ్మవర్చసం బ్రహ్మవర్చసం తేన బ్రహ్మవర్చసమిది బ్రహ్మవర్చసం తేనాగ్నేయస్య ఆగ్నేయస్య సౌమ్యస్య సౌమ్యస్య చైంద్రే ఐంద్రే సమాశ్లేషయేత్ సమాశ్లేషయేత్తేజ సమాశ్లేషయేది సమ్ ఆశ్లేషయేత్తేజస్మిన్ అస్మిన్ బ్రహ్మవర్చసం బ్రహ్మవర్చసం చ బ్రహ్మవర్చసమితి బ్రహ్మవర్చసం చ సమీచీ సమీచీ దాది సమీచీ సమీచీ దాత్మీశోమీయ అగ్నిశోమీయమేకాదశకపాలం అగ్నిశోమీయమిోమీయ ఏకాదశకపాలం ఏకాదశకపాలమికాదశకపాలం నిర్వపేద్ వేద్యంకామ కామో నోపనమేనేత్ ఉపనమేదాగ్నేయ ఉపనమేదిత్యుపనమేనేత్ ఆగ్నేయో వై వై బ్రాహ్మణ బ్రాహ్మణ సహ సోమం సోమం పిబతి పిబతి స్వాం సామేవ దేవత దేవతాగస్వేన స్వేన భాగధేయేన భాగధేయేనోప భాగధేయేనేతి భాగధేయేన ఉపధావతి ధావతి సా సైవ ఏవైనం ఏనం కామేన కామేన సమ్ సమర్థయతి అర్థయత్యుప ఉపైనం ఏనం కామ కామో నమతి నమద్యగ్నిశోమీయం అగ్నిశోమీయమష్టాకపాలం అగ్నిశోమీయమిోమీయం అష్టాకపాలం నిహి అష్టాకపాలమిష్టాకపాలం నిర్వపేద్ వపేద్ బ్రహ్మవర్చసకామ బ్రహ్మవర్చసకామోగ్నిశోమో బ్రహ్మవర్చసకామ ఇది బ్రహ్మవర్చసకామ అగ్నిశోమా వేద అగ్నిశోమావిత్యగ్నిశోమో ఏవస్వేన స్వేన భాగధేయేన భాగధేయేనోప భాగధేయేనేతి భాగధేయేన ఉపధావతి ధావతి తౌ ఏవాస్మిన్ అస్మిన్ బ్రహ్మవర్చసం బ్రహ్మవర్చసం ధత్త బ్రహ్మవర్చసమితి బ్రహ్మవర్చసం ధత్తో బ్రహ్మవర్చసీ బ్రహ్మవర్చస్యే బ్రహ్మవర్చసీతి బ్రహ్మవర్చసీ ఏవతి యదష్టాకపాల అష్టాకపాలస్తేన అష్టాకపాలష్టాకపాల తేనాగ్నేయ ఆగ్నేయోయత్ యక్షామాక శ్యామాకస్తేన తేన సౌమ్య సౌమ్య సమృద్ధ్యై సమృద్ధ్యై సోమాయ సమృద్ధ్యాయి సమృద్ధ్యై సోమాయ వాజినే వాజినే శ్యామాకం శ్యామాకం చరం చరం నిర్వపేత్ వపేద్యవేద్యాద్ద్రేత రేతో హి వై వాజినం వాజినమపక్రామతి అపక్రామత్యథ అపక్రామతీత్యపక్రామతి అథైష ఏష క్లైవ్యాద్ క్లైవ్యాద్విభాయ విభాయ సోమం సోమమేవ ఏవాజినం వాజినస్వేన స్వేన భాగధేయేన భాగధేయేనోప భాగధేయేనేతి భాగధేయేన ఉపధావతి ధావతి సహ సేవ ఏవాస్మిన్ అస్మిన్ రేత రేతో వాజినం వాజినం దాతి దాతి క్లీవ క్లీవోభవతి భవతి బ్రాహ్మణస్పత్యం బ్రాహ్మణస్పత్యమేకాదశకపాలం బ్రాహ్మణస్పత్యమితి బ్రాహ్మణ పత్యం ఏకాదశకపాలం నిహి ఏకాదశకపాలమిదశకపాలం నిర్వపేత్ వపేద్గ్రామకామ గ్రామకామో బ్రహ్మణ గ్రామకామైతి గ్రామకామ బ్రహ్మణ పతిం పతిమేవ ఏవస్వేన సేన భాగధేయేన భాగధేయేనోప భాగధేయేనేతి భాగధేయేన ఉపధావతి ధావతి సేవ ఏవాస్మై అస్మై సజాతాన్ సజాతాన్ సజాతానికి సజాతాన్ ప్రయచ్చతి యచ్చతి గ్రామీ గ్రామ్యేవ ఏవతి భవతి గణవతీ గణవతీ యాజ్యానువాక్యే గణవతీ గణవతీ యాజ్యానువాక్యే భవత యాజ్యానువాక్యే యాజ్యానువాక్యే భవత సజాతై సజాతైరేవ సజాతైరికి సజాతై ఏవైనం ఏనం గణవంతం గణవంతం కరోతి గణవంతమితి గణవంతం కరోత్యేతాం ఏతామేవ ఏవని నిర్వపేత్ వపేద్య కామయేత కామయేత బ్రహ్మణ్ బ్రహ్మణ్ విషం విషం వి వినాశయేయమ్ నాశయేయమితి ఇది మారుతి మారుతీయాజ్యానువాక్యే మారుతి ఇది మారుతి యాజ్యానువాక్యే కురయాత్ రాజ్యానువాక్యే యాజ్యానువాక్యే కురయాద్బ్రహ్మన్ బ్రహ్మన్నేవ విషం విషం వి వినాశయతి నాశయతీతి నాశయతి పర్యం మే చరుం చరుణ్ణి నిర్వపేత్ పవేత్ సువర్గకామ సువర్గకామోసౌ సువర్గకామైతి సువర్గకామ అసౌ వై వా ఆదిత్య ఆదిత్యోర్యమా అర్యమార్యమణం అర్యమణమేవ స్వేన స్వేన భాగభేదేన భాగభేదేనోప భాగభేదేనేతి భాగాభేదేన ఉపధావతి ధావతి సహ సదేవ ఏవైనం ఏనకం సువర్గం సువర్గం లోకం సువర్గమితి సువహాగం లోకం గమయతి గమయత్యర్యమ్నే అర్యమ్నే చరం చరణ్ణి నిర్మపేద్ ప్రపేద్య కామయేత కామయేత దానకామా దానకామా మే దానకామాది దానకామా మే ప్రజా ప్రజా స్యు ప్రజా ఇది ప్రజా స్యురితి ఇత్యసౌ అసౌ వై వా ఆదిత్య ఆదిత్యోర్యమా అర్యమాయ యలు ఖలు వై వై దాది దాది సహ సోర్యమా అర్యమార్యమణం అర్యమణమేవ స్వేన స్వేన భాగభేదేన భాగభేదేనోప భాగభేదేనేతి భాగభేదేన ఉపధావతి ధావతి సహ సేవ ఏవాస్మై అస్మై దానకామా దానకామా ప్రజా దానకామా ఇది దానకామా ప్రజా కరోతి ప్రజా ఇది ప్రజా కరోతి దానకామా దానకామా అస్మై దానకామా ఇది దానకామా అస్మై ప్రజా ప్రజాభవంతి ప్రజా ఇది ప్రజా భవంత్యర్యమ్నే అర్యమ్నే చరం చరణి నిర్వపేద్వపేద్య కామయేత కామయేత స్వస్తి స్వస్తి జనతాం జనతామియామితి ఇత్యసౌ అసౌ వై వా ఆదిత్య ఆదిత్యోర్యమా అర్యమార్యమణం అర్యమణమేవ స్వేన స్వేన భాగభేదేన భాగభేదేనోప భాగభేదేనేతి భాగభేదేన ఉపధావతి ధావతి సహ సేవ ఏనం ఏనం తత్ తద్గమయతి గమయతి యత్ర యత్ర జిగమిషతి జిగమిషతీంద్ర ఇంద్రో వై వై దేవానా దేవానామానుజావర ఆనుజావర ఆసీత్ ఆనుజావర ఇత్యానుజావర ఆసీత్ సహ సత్ప్రజాపతి ప్రజాపతిముప ప్రజాపతిమిది ప్రజాపతి ఉపాధావత్ అభావత్తస్మై తస్మాయేతం ఏతమైంద్రం ఐంద్రమానుశోకం ఆనుశోకమేకాదశకపాలం ఆనుశోకమిత్యానుశోకం ఏకాదశకపాలన్నిహి ఏకాదశకపాలమిత్యేకాదశకపాలం నిరవపత్ అవపత్తేన తేనైవ ఏనైనం ఏనమగ్రం అగ్రం దేవతానాం దేవతానాం పరి పర్యణయత్ అనయద్బుద్ధవతి బుద్ధవతి అగ్రవతి బుద్ధవతి ఇది బుద్ధావతి అగ్రవతీయాజ్యానువాక్యే అగ్రవతి ఇత్యగ్రవతి రాజ్యానువాక్యే అకరోత్ రాజ్యానువాక్యే ఇది యాజ్యా అనువాక్యే అకరోద్బుద్ధాద్ బుద్ధాదేవ ఏనం ఏనమగ్రం అగ్రనుపరి పర్యణయత్ అనయద్య యోరాజన్య రాజన్యనుజావర ఆనుజావర సత్ ఆనుజావర ఇనుజావర సత్తస్మై తస్మా ఏతమ్ ఏతమైంద్రం ఐంద్రమానుశోకం ఆనుశోకమేకాదశకపాలం ఆనుశోకమిత్యానుశోకం ఏకాదశకపాలన్ని ఏకాదశకపాలమిత్యేకాదశకపాలం నిర్వపేద్ వపేదింద్రం ఇంద్రమేవ స్వేన స్వేన భాగభేదేన భాగభేదేనోప భాగభేదేనేతి భాగభేదేన ఉపధావతి ధావతి సహ స ఏవ ఏనం ఏనమగ్రం అగ్రగం సమానానాం సమానానాం పరి పరిణయతి నయతి బుద్ధవతి బుద్ధవతీ అగ్రవతీ బుద్ధవతీ బుద్ధావతీ అగ్రవతీయాజ్యానువాక్యే అగ్రవతీ ఇత్యగ్రవతీ యాజ్యానువాక్యే భవతః యాజ్యానువాక్యే ఇది యాజ్యా అనువాక్యే భవతో బుద్ధాత్ బుద్ధాదేవ ఏవైనం ఏనమగ్రం అగ్రం పరి పరిణయతి నయత్యానుశోక ఆనుశోకో భవతి ఆనుశోక ఇత్యానుశోక భవత్యేషా ఏషా హి శేతస్య ఏతస్య దేవతాయః యానుజావర ఆనుజావర సమృద్ధి ఆనుజావర ఇత్యానుజావర సమృద్ధియః సమృద్ధా ఇది సమృద్ధి యో బ్రాహ్మణః బ్రాహ్మణ ఆనుజావర ఆనుజావర స్యాత్ ఆనుజావర ఇత్యానుజావర స్యాత్తస్మై తస్మా ఏతం ఏతం వారహస్పత్యం వారహస్పత్యమానుశోకం ఆనుశోకం చరం ఆనుశోకమిత్యానుశోకం శరణ్యి నిర్పవేత్ పపేద్బృహస్పతి బృహస్పతిమేవ ఏవస్వేన స్వేన భాగధేయేన భాగధేయేనమప భాగధేయేనేతి భాగధేయేన ఉపధావతి భావతి సహ సేవ ఏవైనం ఏనమగ్రం అగ్రగం సమానానాం సమానానాం పరి పరిణయతి నయతి బుద్ధవతి బుద్ధవతి అగ్రవతి బుద్ధవతి ఇది బుద్ధావతి అగ్రవతీయాజ్యానువాక్యే అగ్రవతి ఇత్యగ్రవతి యాజ్యానువాక్యే భవతః యాజ్యానువాక్యే ఇది యాజ్యా అనువాక్యే భవతో బుద్ధాత్ బుద్ధాదేవ ఏవైనం ఏనమగ్రం అగ్రం పరి పరిణయతి నయత్యానుశోక ఆనుశోకో భవతి ఆనుశోక ఇత్యానుశోక భవత్యేషా ఏషా హి ఏతస్య ఏతస్య దేవతాయః యానుజావర ఆనుజావర సమృద్ధ్యై ఆనుజావర ఇత్యానుజావర సమృద్ధ్యా ఇది సమృద్ధ్యై ప్రజాపతేస్త్రయస్త్రింశత్ ప్రజాపతేరతి ప్రజాపతే త్రయస్త్రింశద్దుహితర త్రయస్త్రింశతి త్రయస్త్రింశత్ దుహితర ఆసన్ ఆసంతా తా సోమాయ సోమాయరాజ్ఞే రాజ్ఞే దదాత్ అదదాత్తాసాం తాసాగం రోహిణీం రోహిణీముప ఉపైత్ ఐత్తా తా ఈర్ష్యంతే ఈర్ష్యంతే పునః పునరగచ్చన్ అగచ్చంతా తాను అన్వైత్ ఐత్తా తా పునః పునరయాచత అయాచత తా అస్మై అస్మై నునః పునరదదాత్ సహ సోబ్రవీద్ అబ్రవీదృతం ప్రతమమేష్ అమేష్యథా సమావచ్చ సమావచ్చ ఉపయిష్యామి సమావచ్చ ఇది సమావర్ష ఉపయిష్యామ్యథ ఉపయిష్యామీత్యుపమేష్యామి అథ తే పునః పునర్దాస్యామి దాస్యామీతి ఇది సహ సృతం ఋతమామీత్ ఆమీత్తా తా అస్మై అస్మై పునః పునరదదాత్ అదదాత్తాసాం తాసాగం రోహిణీం రోహిణీమేవ ఏవోప ఉపైత్ ఐత్తం తంయక్ష్మ యక్ష్మ ఆర్చత్ ఆర్చద్రాజానం రాజానయక్ష్మ యక్ష్మ ఆరత్ ఆరది ఇది తద్రాజయక్ష్మస్ రాజయక్ష్మస్ జన్మ రాజయక్ష్మస్ేతి రాజయక్ష్మస్ జన్మయత్ యత్పాపీయాన్ పాపీయానభవత్ అభవత్తత్ తత్పాపయక్ష్మస్ పాపయక్ష్మస్ పాపయక్ష్మస్ేతి పాపయక్ష్మస్ యజ్జాయాభ్యాయాభ్యో విందత్ అవిందత్తత్ తజ్జాయేన్యస్య జాయేన్యస్య యః యేవం ఏవమేతేషాం ఏతేషాం యక్ష్మాణాం యక్ష్మాణాం జన్మ జన్మ వేద వేదన నైనం ఏనమేతే ఏతే యక్ష్మాః యక్ష్మా విందంతి విందంతి సః స ఏతాః ఏతా ఏవ ఏవ నమస్యన్ నమస్యన్నుప ఉపాధావత్ అధావత్తాః తా అబ్రువన్ అబ్రువన్వరం వరం వృణామహై వృణామహై సమావచ్చ సమావచ్చదేవ సమావచ్చైతి సమావదేశః ఏవనః న ఉప ఉపాయ అయతి తస్మై తస్మాతం ఏతమాదిత్యం ఆదిత్యం చరం చరన్మిః నిరవపన్ అవపంతేన తేనైవ ఏవైనం ఏనం పాపాత్ పాపాత్ సామాదముంచన్ అముంచనయ పాపయక్ష్మగృహీత పాపయక్ష్మగృహీత సత్ పాపయక్ష్మగృహీత పాపయక్ష్మగృహీత సత్తస్మై తస్మాతం ఏతమాదిత్యం ఆదిత్యం చరుం చరుణ్ నిర్వపేత్ ఉపేదాదిత్యాన్ ఆదిత్యానేవ ఏవస్వేన స్వేన భాగధేయేన భాగధేయేనోప భాగధేయేనేతి భాగాధేయేన ఉపధావతి ధావతి తే తయేవ ఏవైనం ఏనం పాపాత్ పాపాశ్రామాత్ శ్రామాన్ ముంచంతి ముంచంతి మావాస్యాయాం మావాస్యాయాన్ని మావాస్యాయామిత్యమావాస్యాయాం నిర్వపేత్ వపేదము అముమేవ ఏవైనం ఏనమాప్యాయమానం ఆప్యాయమానమను ఆప్యాయమానమిత్యాప్యాయమానం అన్వా ఆప్యాయయతి ప్యాయేతి నవో నవ నవో నవో భవతి నవో నవ ఇది నవతి జాయమాన జాయమానమితి ఇది పురోనువాక్యా పురోనువాక్యా భవతి పురోనువాక్యేతి పుర అనువాక్యా భవత్యాయో ఆయురేవ ఏవాస్మిన్ అస్మిన్ తయా దధాతి దధాదియం యమాదిత్యాః ఆదిత్యా అగుంసం అగుంసమాప్యాయయంతి ఆప్యాయయంతీతి ఆప్యాయయంతీత్యాప్యాయయంతి ఇది రాజ్యా రాజ్యా ఏవైనం ఏనమేతయా ఏతయాప్యాయయతి ప్యాయతి ప్యాయతి ప్రజాపతిర్దేవేభ్య ప్రజాపతి ప్రజాపతి దేవేభ్యోన్నాద్యం అన్నాద్యం వ్యాదిశత్ అన్నాద్యమిత్యన్నాద్యం వ్యాదిశత్ సహ వ్యాదిశదితి వి ఆదిశత్ సోబ్రవీద్ అబ్రవీద్యత్ యదిమాన్ ఇమాన్ లోకాన్ లోకానధి అభ్యతిరిచ్యాతై అతిరిచ్యాతైతత్ అతిరిచ్యాథా ఇత్యతిరిచ్యాతై తన్మమ మమాసత్ అసరితి ఇది తదిమాన్ ఇమాన్ లోకాన్ లోకానభి అభ్యతి అత్యరిచ్యత అరిచ్యతేంద్రం ఇంద్రం రాజానం రాజానమింద్రం ఇంద్రమధిరాజం అధిరాజమింద్రం అధిరాజమిత్యధిరాజం ఇంద్రగ్రస్వరాజానం స్వరాజానం తత స్వరాజానమితి స్వరాజానం తతో వై వై సహ స ఇమాన్ ఇమాన్ లోకాన్ లోకాగస్రేధా రేధాదుహత్ అదుహత్తత్ తత్రిధాతో త్రిధాతో స్త్రిధాతుత్వం త్రిధాతోరితి త్రిధాతో త్రిధాతుత్వం యం త్రిధాతుత్వమితి త్రిధాతుత్వం యం కామయేత కామయేతాన్నాద అన్నాద స్యాత్ అన్నాదైత్యన్నాహద స్యాదితి ఇది తస్మై తస్మాదేతం ఏతం త్రిధాతుం త్రిధాతుమ్ని త్రిధాతుమితి త్రిధాతుం నిర్వపేత్ వపేదింద్రాయ ఇంద్రాయ రాజ్ఞే రాజ్ఞే ప్రోడాశం ప్రోడాశమేకాదశకపాలం ఏకాదశకపాలమింద్రాయ ఏకాదశకపాలమిత్యేకాదశకపాలం ఇంద్రాయాధిరాజాయ అధిరాజాయేంద్రాయ అధిరాజాయేత్యధిరాజాయ ఇంద్రాయ స్వరాజ్ఞే స్వరాజ్ఞేయం స్వరాజ్ఞమితి స్వరాజ్ఞే అయం వై వా ఇంద్ర ఇంద్రో రాజా రాజాయం అయమింద్ర ఇంద్రోధిరాజ అధిరాజోసౌ అధిరాజ ఇత్యధిరాజ అథారింద్ర ఇంద్రస్వరాడ్ స్వరాడిమాన్ స్వరాడితి స్వరాడ్ ఇమానేవ ఏవలోకాన్ లోకాన్ స్వేన స్వేన భాగధేయేన భాగధేయేనోప భాగధేయేనేతి భాగధేయేన ఉపధావతి ధావతి తే తయేవ ఏవాస్మై అస్మాన్నం అన్నం ప్రయచ్చంతి యచ్చంతి అన్నాద అన్నాద ఏవ అన్నాదైత్యన్నాదవతి యథావత్సేన వత్సేన ప్రత్తాంగాంగాంగృహేవేవేవేవాన్ ఇమాన్ లోకాన్ లోకాన్ ప్రత్తాన్ ప్రత్తాంగామం కామమన్నాద్యం అన్నాద్యం దృహే అన్నాద్యమిత్యన్నాద్యం ఉత్తానేషు ఉత్తానేషు కపాలేషు కపాలేష్విత్యుపాణేషు కపాలేష్వధి అధిశ్రయతి శ్రయత్యజాతయామత్రాయ అజాతయామత్రాయ త్రయ అజాతయామత్రాయేత్యజాతయామత్రాయ త్రయ పురోడాశా పురోడాశా భవంతి భవంతి త్రయ త్రయ ఇమే ఇమే లోకా లోకా ఏషాం ఏషాం లోకానాం లోకానామాత్యై ఆత్యా ఉత్తర ఉత్తర ఉత్తర ఉత్తరోజ్యాయాన్ ఉత్తర ఉత్తర ఇత్యుత్తర ఉత్తర జాయాన్ భవతి భవత్యేవం ఏవమివ ఇవ హి హీమే ఇమే లోకా లోకా సమృద్ధై సమృద్ధై సర్వేషాం సమృద్ధ్యాది సమృద్ధై సర్వేషామభిగమయన్ అభగమయన్నవ అభిగమయన్నిత్యభిగమయన్ అవద్యతి వ్యత్యసంవృత్కారం అసంవృత్కారం వ్యత్యాసం అసంవృత్కారమిత్యసంవృతకారం వ్యత్యాసమను వ్యత్యాసమితి అత్యాసం అన్వాహ ఆహానిర్దాహాయ అనిర్దాహాయేత్యనిహేయాహాయ దేవాసురా సంయుక్తాః దేవాసురా ఇతి దేవాసురాః సంయుక్తాసన్ సంయుక్తా ఇతి సంయుక్తాః ఆసంతాన్ తాన్ దేవాన్ దేవానసురాః అసురాజయన్ అజయంతే తే దేవాః దేవాః పరాజిజ్ఞానాః పరాజిజ్ఞానా అసురాణాం పరాజిజ్ఞానా ఇతి పరాజిజ్ఞానాః అసురాణాం వైశ్యం వైశ్యముప ఉపాయన్ ఆయంతేభ్యః తేభ్యైంద్రియం ఇంద్రియం వీర్యం వీర్యముప ఉపాక్రామత్ అక్రామత్తత్ ఇంద్రోచాయత్ అచాయత్తత్ తదను అన్నప ఉపాక్రామత్ అక్రామత్తత్ తదవరుధం అవరుధం న అవరుధమిత్యవరుధం నాశక్నోత్ అశక్నోత్తత్ తదస్మాత్ తస్మాదభ్యర్థ అభ్యర్థోచరత్ అభ్యర్థైత్యభి అర్థ అచరత్ స ప్రజాపతిం ప్రజాపతిముప ప్రజాపతిమితి ప్రజాపతిం ఉపాధావత్ అధావక్తం తమేతయా ఏతయా సర్వపృష్టయా సర్వపృష్టయా యాజయత్ సర్వపృష్టయే సర్వపృష్టయా యాజయత్తయాస్మింద్రియం ఇంద్రియం వీర్యం వీర్యమదసాత్ అదసాద్యయింద్రియకామ ఇంద్రియకామో వీర్యకామ ఇంద్రియకామైతీంద్రియకామ వీర్యకామ సత్ వీర్యకామైతి వీర్యకామ సత్తం తమేతయా ఏతయా సర్వపృష్టయా సర్వపృష్టయా యాజయేత్ సర్వపృష్టయేతి సర్వపృష్టయా యాజయేదేతేతేవేవేవేన స్వేన భాగభేదేన భాగభేదేనోప భాగభేదేనేతి భాగాధేయేన ఉపధావతి ధావతి తాస్మిన్ అస్మిన్నింద్రియం ఇంద్రియం వీర్యం వీర్యం దధతి దధతి యత్ ఇదింద్రాయ ఇంద్రాయ రాథంతరాయ రాథంతరాయ నిర్వపతి రాథంతరాయేతి రాథంతరాయ నిర్వపతి యత్ నిర్వపతీతి నిహీమపతి యదేవ ఏవాగ్నేః అగ్నేస్తేజః తేజస్తత్ తదేవ ఏవావ అవరుంధే రుంధే యత్ ఇదింద్రాయ ఇంద్రాయ వారహతాయ వారహతాయత్ ఏవేంద్రస్య ఇంద్రస్య తేజ తేజస్తత్ తదేవ ఏవావ అవరుంధే రుంధేయత్ ఇదింద్రాయ ఇంద్రాయ వైరూపాయ వైరూపాయయత్ యదేవ ఏవ సవితుః సవితుస్తేజ తేజస్తత్ తదేవ ఏవావ అవరుంధే రుంధేయత్ ఇదింద్రాయ ఇంద్రాయ వైరాజాయ వైరాజాయత్ యదేవ ఏవ ధాతుః ధాతుస్తేజః తేజస్తత్ యదేవ

సౌర్యోనాసికాం తేనాభిత అభిత శౌర్యం శౌర్యమాజ్ఞేయౌ ఆజ్ఞేయౌ భవతః భవతస్తస్మాత్ తస్మాదభిత అభితో నాసికాం నాసికాం చక్షుషీ చక్షుషీ తస్మాత్ చక్షుషీ ఇది చక్షుషీ తస్మాన్నాసికయా నాసికయా చక్షుషీ చక్షుషీ విధృతే చక్షుషీ ఇది చక్షుషీ విధృతే సమానీ విధృతే విధృతే సమానీయాజ్యానువాక్యే సమానీ ఇది సమానీ యాజ్యానువాక్యే భవతః యాజ్యానువాక్యే యాజ్యా అనువాక్యే భవతః సమానం సమానగం హి చక్షుః చక్షుః సమృద్ధ్యై సమృద్ధ్యా ఉద సమృద్ధ్యా ఇహాం వృద్ధ్యై ఉదో వృత్యం తేం జాతవేదసం జాతవేదసం సప్త జాతవేదసమితి జాతవేదసం సప్త హరిత హరితో రథే రథే చిత్రం చిత్రం దేవానాం దేవానాముత్ ఉదగాద్ అగాదనీకం అనీకమితి ఇది పిండాన్ పిండాన్ ప్రయచ్చతి యచ్చతి చక్షుః చక్షురేవ ఏవాస్మై అస్మై ప్రయచ్చతి యచ్చతి యత్ యదేవ ఏవ తస్య తస్య తత్ తదితి తత్ ధ్రువోసి అసి ధ్రువః ధ్రువోహం అహం సజాతేషు సజాతేషు భూయాసం సజాతేష్విది సజాతేషు భూయాసం ధీర ధీరశ్చేత్త చేత్తా వసువిత్ వసువిధ్రువ వసువితి వసువిత్ ధ్రువోసి అసి ధ్రువ ధ్రువోహం అహగుం సజాతేషు సజాతేషు భూయాసం సజాతేష్విది సజాతేషు భూయాసముగ్ర ఉగ్రశ్చేత్తా చేత్తా వసువిత్ వసువిధ్రువ వసువిది వసువిత్ ధ్రువోసి అసి ధ్రువ ధ్రువోహం అహగుం సజాతేషు సజాతేషు భూయాసం సజాతేష్విది సజాతేషు భూయాసమభిభో అభిభోశ్చేత్త అభిభోరిత్యభిభో చేత్త వసువిత్ వసువిదామనం వసువిది వసువిత్ ఆమనమసి ఆమనమిత్యామనం అస్యామనస్య ఆమనస్య దేవాః ఆమనస్యేత్యామనస్య దేవాయే ఏ సజాతాః సజాతాః కుమారాః సజాతాః ఇది సజాతాః కుమారాః సమనస సమనసస్తాన్ సమనస ఇది సామనస తానహం అహం కామయే కామయే సదా సదా తే మాం కామయంతా కామయంతాకం సదా హృదా తాన్ తాన్మే మహామనస ఆమనస హృది ఆమనస ఇత్యామనస హృది స్వాహ స్వాహామనం ఆమనమసి ఆమనమిత్యామనం అస్యామనస్ ఆమనస్ దేవామనస్ దేవాయా స్త్రియ స్త్రియ సమనస సమనసస్తా సమనస ఇది సామనస తా అహం అహం కామయే కామయే హృదా హృదా తా తామాం కామయంతాం కామయంతాగం హృదా హృదా తా తామే మామనస ఆమనస హృది ఆమనస ఇత్యామనస ఋధి స్వాహ స్వాహ వైశ్వదేవీం వైశ్వదేవీం సాంగ్రహణీం వైశ్వదేవీమిది వైశ్వదేవీం సాంగ్రహణీ సాంగ్రహణీమిది సాంగ్రహణీం నిర్వపేత్ అపేద్గ్రామకామ గ్రామకామో వైశ్వదేవా గ్రామకామైతి గ్రామకామ వైశ్వదేవా వై వైశ్వదేవాది వైశ్వదేవా వై సజాతా సజాతా విశ్వాన్ సజాతాది సజాతా విశ్వానేవ దేవదేవాన్ దేవాన్స్వేన స్వేన భాగభేదేన భాగభేదేనోప భాగభేదేనేతి భాగాభేదేన ఉపధావతి భావతి తే ఏవాస్మై అస్మై సజాతాన్ సజాతాం సజాతానితి సజాతాన్ ప్రయచ్చంతి యచ్చంతి గ్రామీ గ్రామ్యేవ ఏవతి భవతి సాంగ్రహణీ సాంగ్రహణీ భవతి సాంగ్రహణీతి సాంగ్రహణీ భవతి మనోగ్రహణం మనోగ్రహణం వై మనోగ్రహణమిది మన గ్రహణం వై సంగ్రహణం సంగ్రహణం మన సంగ్రహణమిది సంగ్రహణం మన ఏవ సృహాతి సజాతమితి స జాతనా గృహాది ధ్రువ ధ్రువోసి అసిధ్రువ ధ్రువోహం అహం సజాతు సజాతు భూయాసం సుతాదేష్ జాతు భూయాసమితి పరిధీన్ పరిధీన్ పరి పరిధీమితి పరిధీన్ పరిదధాతి దాత్యాశిషం ఆశిషమే ఆశిషమిత్రశిషం ఏతామా ఆశాస్తే శాస్తేథో అథో ఏతత్ అథో ఇత్యథో ఏతదేవం సజాతు సజాతేష్ధి సజాతేష్ సజాతు అధిభవతి ఏం విదుష విదుష ఏతే పరిధయ పరిధయ పరిధీయంతే పరిధయ ఇది పరిధయ పరిధీయంత ఆమనం పరిధీయంత ఇది పరిధీయంతే ఆమనమసి ఆమనమిత్యామనం అస్యామనస్య ఆమనస్య దేవాః ఆమనస్యేత్యామనస్య దేవా ఇది తిస్రః తిస్రాహుతేః ఆహుతేర్జుహోతి ఆహుతేరిత్యాహుతిః జుహోత్యేతావంతః ఏతావంతో వై సజాతాః సజాతాయే సజాతారితి సా జాతాః ఏ మహాంతః మహాంతో యే క్షుల్లకాః క్షుల్లకాయాః యా స్త్రియః స్త్రియస్తాన్ తానేవ ఏవావ అవరుంధే రుంధేతే తయేనం ఏనమవరుద్ధాః అవరుద్ధా ఉప అవరుద్ధా ఇత్యవరుద్ధాః ఉపతిష్ఠందే తిష్టంత ఇది తిష్టందే ఎన్నవం నవమైత్ ఐతత్ తమ్మవనీతం నవనీతమభవత్ నవనీతమితి నవనీతం అభవద్యత్ యదసర్పత్ అసర్పత్తత్ తత్సర్పిః సర్పిరభవత్ అభవద్యత్ యదధ్రియత అధ్రియత తత్ తద్ఘృతం ఘృతమభవత్ అభవదశ్వినాః అశ్వినాః ప్రాణః ప్రాణోసి ప్రాణయతి ప్రాణః అసిదస్య తస్యతే దత్తాం దత్తాయ్యయోః యోః ప్రాణః ప్రాణోసి ప్రాణయతి ప్రాణః అసి స్వాహా స్వాహేంద్రస్య ఇంద్రస్య ప్రాణః ప్రాణోసి ప్రాణయతి ప్రాణః అసిదస్య తస్యతే దదాసు దదాసు యస్య యస్య ప్రాణః ప్రాణోసి ప్రాణయతి ప్రాణః అసి స్వాహా స్వాహా మిత్రావరుణయోః మిత్రావరుణయోః ప్రాణః మిత్రావరుణయోరితి మిత్రావరుణయోః ప్రాణోసి ప్రాణయతి ప్రాణః అసి తస్య తస్యతే దత్తాం దత్తాయ్యయోః యయోః ప్రాణః ప్రాణోసి ప్రాణయతి ప్రాణః అసి స్వాహా స్వాహా విశ్వేషాం విశ్వేషాం దేవానాం దేవానాం ప్రాణః ప్రాణోసి ప్రాణయతి ప్రాణః అసి తస్య తస్యతే దదతు దదతు యేషాం యేషాం ప్రాణః ప్రాణోసి ప్రాణయతి ప్రాణః అసి స్వాహా స్వాహా ఘృతస్య ఘృతస్య ధారాం ధారామృతస్య అమృతస్య పంథాం పంథామింద్రేణ ఇంద్రేణ దత్తాం దత్తాం ప్రయతాం ప్రయతాం మరుద్భిః ప్రయతామిది ప్రాయతాం మరుద్భిరితి మరుద్భిః తత్వా త్వా విష్ణు విష్ణుః పరి పర్యపశ్యత్ అపశ్యత్తత్ తత్వా ప్రేణా ఇదాగవి గవ్యైరయత్ ఐరయదిత్యైరయత్ పావమానేన త్వా త్వా స్తోమేన స్తోమేన గాయత్రస్య గాయత్రస్య వర్తన్యా వర్తన్యోపాగుంశోః ఉపాగుంశోర్వీర్యేణ ఉపాగుంశోరిత్యుపాగుంశోః వీర్యేణ దేవః దేవస్త్వా త్వా సవితా సవితోత్ ఉత్సృజతు సృజతు జీవాతవే జీవాతవే జీవనస్యాయై జీవనస్యాయై బృహద్రథంతరయోః బృహద్రథంతరయోస్త్వా బృహద్రథంతరయోరితి బృహద్రథంతరయోః త్వా స్తోమేన స్తోమేన త్రిష్ణుభః త్రిష్ణుభో వర్తన్యా వర్తన్యా శుక్రస్య శుక్రస్య వీర్యేణ వీర్యేణ దేవః దేవస్త్వా త్వా సవితా సవితోత్ ఉత్సృజతు సృజతు జీవాతవే జీవాతవే జీవనస్యాయై జీవనస్యాయా అగ్నేః అగ్నేస్త్వా స్వామాత్రయా మాత్రయా జగత్యై జగత్యై వర్తన్యా వర్తన్యాగ్రయణస్య ఆగ్రయణస్య వీర్యేణ వీర్యేణ దేవ దేవస్వా సవిత సవితోర్ ఉత్సృజతు సృజతు జీవాతమే జీవాతమే జీవనస్యాయీ జీవనస్యాయామం ఇమమనగ్నే అగ్నాయుషే ఆయుషే వర్చసే వర్చసే కృషి కృషి ప్రియం ప్రియగం రేత రేతో వరుణ వరుణ సోమ సోమరాజన్ రాజన్మితి రాజన్ మాతేవ ఇవాస్మై అస్మాదితే అరితే శర్మ శర్మ యచ్చ విశ్వే విశ్వే దేవా దేవా జరదష్టి జరదష్టిర్యథా జరదష్టిరితి జరదష్టి యథా తత్ అసవిగ్రసత్ అగ్నిరాయుష్మాన్ ఆయుష్మాన్ సహ స వనస్పతి వనస్పతిభిరాయుష్మాన్ వనస్పతిభిరి వనస్పతిభి ఆయుష్మాన్ తేన తేన ఆయుషా ఆయుషాయుష్మందం ఆయుష్మందం కరోమి కరోమి సోమ సోమ ఆయుష్మాన్ ఆయుష్మాన్ సహ స ఓషధీభి ఓషధీభిర్యజ్ఞ ఓషధీభిరిత్యోషధీభి యజ్ఞాయుష్మాన్ ఆయుష్మాన్ సహ స దక్షిణాభిః దక్షిణాభిర్బ్రహ్మ బ్రహ్మాయుష్మత్ ఆయుష్మత్తత్ అబ్రాహ్మణై బ్రాహ్మణైరాయుష్మత్ ఆయుష్మద్దేవా దేవా ఆయుష్మంత ఆయుష్మంతస్తే హే మృతేన అమృతేన పితర పితర ఆయుష్మంత ఆయుష్మంతస్తే హే స్వభయా స్వభయాయుష్మంత స్వభయేది స్వభయా ఆయుష్మంతస్తేన తేన త్వాయుషా ఆయుషాయుష్మందం ఆయుష్మందం కరోమి కరోమీతి కరోమి అగ్నిం వై వా ఏతస్య ఏతస్య శరీరం శరీరం గచ్చతి గచ్చతి సోమం సోమగం రస రసో వరుణ వరుణ ఏనం ఏనం వరుణపాశేన వరుణపాశేన గృహ్ణాతి వరుణపాశేనేతి వరుణపాశేన గృహ్ణాతి సరస్వతీ సరస్వతీ వాగ్ వాగ్నా విష్ణో అగ్నా విష్ణో ఆత్మా అగ్నా విష్ణో ఇత్యగ్నా విష్ణో ఆత్మా యస్య యస్య జ్యోగ జ్యోగామయతి ఆమయతి యః యోజ్యోగామయావీ జ్యోగామయావీ స్యాత్ జ్యోగామయావీతి జ్యోగ ఆమయావీ స్యాద్యః యో వా కామయేత కామయేత సర్వం సర్వమాయుః ఆయుర్యాం యామితి తస్మై తస్మాయేతాం ఏతామిష్టిం ఇష్టిన్నిః నిర్వపేత్ ప్రేగాజ్ఞేయం ఆజ్ఞేయమష్టాకపాలం అష్టాకపాలకం సౌమ్యం అష్టాకపాలమిత్యష్టాకపాలం సౌమ్యం చరుం చరుం వారుణం వారుణం దశకపాలం దశకపాలకం సారస్వతం దశకపాలమితి దశాకపాలం సారస్వతం చరుం చరుమాజ్ఞావైష్ణవం ఆజ్ఞావైష్ణవమేకాదశకపాలం ఆజ్ఞావైష్ణవమిత్యాజ్ఞావైష్ణవం ఏకాదశకపాలమగ్నే ఏకాదశకపాలమిదేకాదశాకపాలం అగ్నేరేవ ఏవాస్య అస్య శరీరం శరీరం నిష్క్రీణాతి నిష్క్రీణాతి సోమాత్ నిష్క్రీణాతీతి క్రీణాతి సోమాగ్రసం రథం వారుణేన వారుణేనైవ ఏవైనం ఏనం వర్ణపాశాత్ వర్ణపాశాన్ముంజలి వర్ణపాశాది వర్ణపాశాత్ ముంజలి సారస్వతేన సారస్వతేన వాచం వాచం దాపి దాత్రిగ్ని అగ్నిసర్వా దేవత దేవత విష్ణు విష్ణుర్యజ్ఞ యజ్ఞో దేవత దేవతాభిశ్చ ఏనం యజ్ఞేన యజ్ఞేన చభిషజ్యతి భిషజ్యుత ఉతయతి యదీతాసు ఇతాసుర్భవతి ఇతాసురిధీతాసు భవతి జీవతి జీవత్యేవ ఏవయత్ ఎన్నవం నవనైర్ ఐతద్ అన్నవనీతం నవనీతమభవత్ నవనీతమిది నవనీతం అభవదితి ఇత్యాజ్యం ఆజ్యమవ అవేక్షలే ఈక్షలే రూపం రూపమేవ ఏవాస్య అస్యైతత్ ఏతన్మహిమానం మహిమానం వ్యాజష్టే వ్యాజష్టే శృణోహ వ్యాజష్ట ఇది వి వాజష్టే అశ్వినో ప్రాణ ప్రాణోసి ప్రాణయి ప్రాణ అసీతి ఇత్యాహ ఆహాశ్వినౌ అశ్వినౌ వై వై దేవానాం భిషజౌ భిషజౌ తాభ్యామేవ ఏవాస్మై భేషజం కరోతీంద్రస్య ప్రాణ ప్రాణోసి ప్రాణయి ప్రాణ అసీతి ఇత్యాహ ఆహేంద్రియం ఇంద్రియమేవ ఏవాస్మిన్ ఏతేన దాది మిత్రవరుణయో మిత్రవరుణయో ప్రాణ మిత్రవరుణయోరితి మిత్రవరుణయో ప్రాణోసి ప్రాణయి ప్రాణ అసీతి ఇత్యాహ ఆహ ప్రాణాపానౌ ప్రాణాపానావేవ ప్రాణాపానావితి ప్రాణ అపానౌ ఏవాస్మిన్ అస్మిన్నేతేన ఏతేన దాది దాది విశ్వేషాం దేవానాం ప్రాణ ప్రాణోసి ప్రాణయి ప్రాణ అసీతి ఇత్యాహ ఆహ వీర్యం వీర్యమేవ ఏవాస్మిన్ అస్మిన్నేతేన ఏతేన దాది దాది ఘృతస్య ఘృతస్య ధారా ధారామృతస్య అమృతస్య బంధా బంధామితి ఇత్యాహ ఆహ యథాయజు యథాయజురేవ యథాయజురితి యథాయజు ఏవైతద్ ఏతద్వావమానేన పావమానేన స్తోమేన స్తోమేనేతి ఇత్యాహ ఆహ ప్రాణం ప్రాణమేవ ప్రాణమితి ప్రాణం ఏవాస్మిన్ అస్మిన్నేతేన ఏతేన దాది దాది బృహద్రసంతరయో బృహద్రసంతరయో స్వా బృహద్రసంతరయోరితి బృహద్ రసంతరయో స్వా స్తోమేన స్తోమేనేతి ఇత్యాహ ఆహౌజ ఓజ ఏవాస్మిన్ అస్మిన్నేతేన ఏతేన దాది దాద్విగ్నే అగ్నే స్వామాత్రయా మాత్రయేతి ఇత్యాహ ఆహాత్మానం ఆత్మానమేవ ఏవాస్మిన్ అస్మిన్నేతేన ఏతేన దాది దాపృత్రియ ఋత్విజ పరి పర్యాహో ఆహుర్యావంత యావంతరేవ ఏవత్విజ ఋత్విజస్తే తదేనం ఏనం విషజ్యంతి విషజ్యంతి బ్రహ్మణ బ్రహ్మణో హస్తం హస్తమన్వారభ్య అన్వారభ్య పరి అన్వారభ్యేద్యమో ఆరభ్య పర్యాహో ఆహురేకథ ఏకథైవ ఏకథేద్యేకాధా ఏ యజమానే యజమానాయు ఆయుర్దధతి దధర్యదేవ్యాద్ హిరణ్యాద్ఘృతం ఘృతం నిహి నిష్పిపతి ఇవద్యాయు ఆయుర్వై వై ఘృతం ఘృతమృతం అమృతం హిరణ్యం హిరణ్యమృతాద్ అమృతాదేవ ఏవాయు ఆయుర్నిహి నిష్పిపతి ఇవతి శతమానం శతమానం భవతి శతమానమితి శతమానం భవతి శతాయు శతాయు పురుష శతాయురితి శతాయు పురుష శతేంద్రియ శతేంద్రియ ఆయుషి శతేంద్రియ ఇది శతాయింద్రియ ఆయుష్యేవ ఏవేంద్రియే ఇంద్రియే ప్రతి ప్రతిష్టతి తిష్టద్యథో అథో ఖలు అథో ఇత్యథో ఖలు యావతీ యావతీ సమాహ సమా ఏష్యన్ మన్యేత మన్యేత తావన్మానం తావన్మానజ్ఞ సద్ తావన్మానమితి తావత్ మానం సత్ సమృద్ధ్యై సమృద్ధ్యా ఇమం సమృద్ధ్యా ఇది సమృద్ధి ఇమమగ్నే అగ్నాయుషే ఆయుషే వర్చసే వర్చసే కృషి కృషీతి ఇత్యాహ ఆహాయు ఆయురేవ ఏవాస్మిన్ అస్మిన్వర్చ వర్చో దాది దాది విశ్వే విశ్వే దేవా దేవా జరదష్టి జరదష్టిథా జరదష్టిరితి జరత్ అష్టి యథా సత్ అసరితి ఇత్యాహ ఆహ జరదష్టిం జరదష్టిమేవ జరదష్టిమితి జరత్ అష్టిం ఏవైనం ఏనం కరోతి కరోత్రిగ్ని అగ్నిరాయుష్మాన్ ఆయుష్మానితి ఇది హస్తం హస్తం గృహ్ణాది గృహ్ణాచేతే ఏతే వై వై దేవా దేవా ఆయుష్మంత ఆయుష్మంతస్తే తదేవ ఏవాస్మిన్ అస్మిన్నాయు ఆయుర్దధతి దధతి సర్వమాయు ఆయురేతి ఏతీతేతి ప్రజాపతిర్వరుణాయ ప్రజాపతిరితి ప్రజాపతి వరుణాయాశ్వం అశ్వమనయత్ అనయత్ సహ సస్వాం స్వాం దేవతాం దేవతామార్చత్ ఆర్చత్ సహ సపరి పర్యవీర్యత అదీర్యవత సేతం ఏతం వారుణం వారుణం చతుష్కపాలం చతుష్కపాలమపశ్యత్ చతుష్కపాలమితి చతుః కపాలం అవశ్యత్తం తన్ని ఇరవత్ అవవర్తత తదో వై వై సహ సవరుణపాశాద్ వరుణపాశాదముచ్యత వరుణపాశాది వరుణపాశాద్ అముచ్యత వరుణ వరుణో వై వా ఏతం ఏతం గృహ్ణాది గృహ్ణాది యోశ్వం అశ్వం ప్రతి గృహ్ణాది ప్రతిగృహ్ణాది యావత ప్రతిగృహ్ణాది ప్రతి గృహ్ణాది యావతోశ్వాన్ అశ్వాన్ ప్రతిగృహ్ణేయాద్ ప్రతిగృహ్ణేయాత్వత ప్రతిగృహ్ణేయాది ప్రతిగృహ్ణేయాద్ తావతో వారుణాన్ వారుణాన్ చతుష్కపాలాన్ చతుష్కపాలాన్ని చతుష్కపాలాని విచతుః కపాలాన్ నిర్వపేద్ ఉపేద్వరుణం వరుణమే ఏ స్వేన స్వేన భాగేయేన భాగేయేనోప భాగేయేనేతి భాగేయేన ఉపధావతి ధావతి సహ సేవైనం వరుణపాశాద్ వరుణపాశాన్ ముంచతి వరుణపాశాది వరుణపాశాద్ ముంచతి చతుష్కపాలా చతుష్కపాలా చతుష్కపాలా చతుః కపాలా చతుష్పాద్ చతుష్పాద్ధి చతుష్పాది చతుర్పాత్ శ్వ అశ్వసమృద్ధి సమృద్ధ్యా ఏకం సమృద్ధ్యాధి ఏకమతిరిక్తం అతిరిక్తం నిహి అతిరిక్తమిత్యతిరిక్తం నిర్వపేద్ ఉపేద్యం అనేవ ఏవ ప్రతిగ్రాహీ ప్రతిగ్రాహీ భవతి ప్రతిగ్రాహీతి ప్రతిగ్రాహీ భవతియం యం వాన నాధ్యేతి అధ్యేతి తస్మాద్ అధ్యేతీత్యధ్యేతి తస్మాదేవ ఏ వరుణభాషాద్ వరుణభాషాన్ముచ్యతే వరుణభాషాది వరుణభాషాద్ ముచ్యతేపరం అపరం ప్రతిగ్రాహీ ప్రతిగ్రాహీ సార్ ప్రతిగ్రాహీతి ప్రతిగ్రాహీ సార్ శౌర్యం శౌర్యమేకపాలం ఏకకపాలమను ఏకకపాలమిేకాకపాలం అనుని నిర్వపేద్ ఉపేదము సముమేవ ఏవాదిత్యం ఆదిత్యముచ్చారం ఉచ్చారం కురుతే ఉచ్చారమిత్యుచారం కృతేప అపోమభృతం అవభృతమవ అవభృతమిత్యవాభృతం అవైతి ఏత్యప్సు అప్సు వై అప్సిత్యపసు వై వరుణ వరుణ సాక్షాద్ సాక్షాదేవ సాక్షాది సాక్షాద్ ఏ వరుణం వరుణమవ అవయజతే యజతే బోనప్రియ అబోనప్రియం శరం అబోనప్రియమిపహానప్రియం శరం పునః పునరేత్యేత్యనిర్వపేద్ అపేదప్సుయోని అప్సుయో నిర్వై అప్సుయో నిరిత్యప్సుయోని వా అశ్వ అశ్వత్స్వాం స్వామేవ ఏవైనం ఏనం యోని యోనిం గమయతి గమయతి సహ సేనం ఏనగం శాంత శాంత ఉప ఉపతిష్టతే తిష్టత ఇది తిష్టతే యావామింద్రావరుణ ఇంద్రావరుణాయతవ్యా ఇంద్రావరుణేదీంద్రావరుణ యతవ్యా తనో తనోస్తయా తయేమం ఇమగుంహస రగుంహసో ముంచతం ముంచతయ్యా యావామింద్రావరుణ ఇంద్రావరుణసహస్యా ఇంద్రావరుణేదీంద్రావరుణ సహస్యారక్షస్యా రక్షస్యా తేజస్యా తేజస్యా తనో తనోస్తయా తయేమం ఇమమగుంహస అగుంహసో ముంచతం ముంచతయ్య యో వామింద్రావరుణో ఇంద్రావరుణావగ్నౌ ఇంద్రావరుణావిజీంద్రావరుణో అగ్నౌ శ్రామ శ్రామస్తం సంవాహం వామేతేన ఏతేనావ అవయజే యజేయ యో వామింద్రావరుణ ఇంద్రావరుణాద్విపాత్సు ఇంద్రావరుణేతి ఇంద్రావరుణ ద్విపాత్సు పశుషు ద్విపాత్సుది ద్విపాత్సు పశుషు చతుష్పాత్సు చతుష్పాత్సు గోష్ఠే చతుష్పాత్సుది చతుష్పాత్సు గోష్ఠే గృహేషు గోష్ఠితి గోస్థే గృహేష్వప్సు అప్స్మోషధీషు అప్స్యజ్ఞపురుషు ఓషధీషు వనస్పతిషు వనస్పతిషు సామ సామస్తం తమ్ వాం వామేతేన ఏతేనావ అవయజే యజ ఇంద్ర ఇంద్రో వై వాతస్ేంద్రియేణ ఇంద్రియేణావ అవక్రామతి క్రామతి వరుణ వరుణ ఏనం ఏనం వరుణపాశేన వరుణపాశేన గృహ్ణాతి వరుణపాశేనేతి వరుణపాశేన గృహ్ణాభియ పాద్మనా పాద్మనా గృహీత గృహీతవతి పాద్మనా పాద్మనా గృహీత గృహీత సత్ సత్తస్మై తస్మాైంద్రావరుణీం ఐంద్రావరుణీం పయస్ైంద్రావరుణీంద్రావరుణీం పయస్వపేద్ అపేదింద్ర ఇంద్ర ఏవాస్మిన్ అస్మింద్రియం ఇంద్రియం దాది దాది వరుణ వరుణ ఏనం ఏనం వరుణపాశాత్ వరుణపాశాన్ముంచతి వరుణపాశాది వరుణపాశాద్ ముంచతి పయస్యాభవతి పయ పయోహి హి వై వా ఏతస్మాత్ ఏతస్మాదపక్రామతి అపక్రామత్యథ అపక్రామతీత్యపక్రామతి అథైష ఏష పాప్మనా పాప్మనా గృహీత గృహీతో యద్వయస్యాభవతి పయ పయ ఏవాస్మిన్ అస్మిన్ తయా దాది దాది పయస్యాం పురోడాశం పురోడాశమవ అవదాది దాద్యాద్మన్వంతం ఆత్మన్వంతమే ఆత్మన్వంతమిత్యాత్మన్వంతం ఏనం ఏనం కరోతి కరోత్యసో అథో ఆయతనవంతం అథో ఇత్యసో ఆయతనవంతమే ఆయతనవంతమిత్యాయతనవంతం ఏ చతుర్ధా చతుర్ధావి చతుర్థేది చతుర్ధా వ్యూహతి ఊహతి దిక్షు ఇక్ష్వే ప్రతి ప్రతిష్టతి తిష్టతి పునః పునఃసం సమూహతి ఊహతి దిగ్ఘ దిగ్ఘే దిగ్ఘైతి దిగర్ఘ ఏవాస్మై అస్మై భేషజం భేషజం కరోతి కరోతి సమూహ్య సమూహ్యవ సమూహ్యేతి సమూహ్య అవద్యతి యథావిద్ధం ఆవిద్ధం నిష్కృంతతి ఆవిద్ధమిత్యావిద్ధం నిష్కృంతతి తాదృగ్ నిష్కృందతీతి నిహీకృందతి తాదృగేవ తద్యా యో వామింద్రావరుణ ఇంద్రావరుణావగ్నౌ ఇంద్రావరుణావితీంద్రావరుణౌ అగ్నౌ శ్రామ శ్రామస్తం తం వాం వామేతేన ఏతేనావ అవయజే యజ ఇతి ఇత్యాహ ఆహ దురిష్యాహ దురిష్యా దురిష్యా ఇది విభోవిష్ట్యాహ ఏనం పాతి పాతియ యో వామింద్రావరుణా ఇంద్రావరుణా ద్విపాత్సు ఇంద్రావరుణేతీంద్రావరుణా ద్విపాత్సు పశుషు ద్విపాత్సు ద్విపాదసు పశుషు శ్రామ శ్రామస్తం తం వామేతేన ఏతేనావ అవయజే యజైతి ఇత్యాహ ఆహైతావతీ ఏతావతీర్వై వావహ ఆపవోషధయ ఓషధయో వనస్పతయ వనస్పతయ ప్రజా ప్రజా పశవ ప్రజాది ప్రజా పశవ ఉపజీవనీయా ఉపజీవనీయాస్తా ఉపజీవనీయాజీవనీయా ఏవాస్మై అస్మై వరుణపాశాద్ వరుణపాశాన్ముంచతి వరుణపాశాది వరుణపాశాద్ ముంచతేతి ముంచతి స ప్రత్నవత్ ప్రత్నవన్ని ప్రత్నవతి ప్రత్నవత్ నికావ్యా కావ్యేంద్రం ఇంద్రం వహ ఓ విశ్వత విశ్వతస్పరి పరీంద్రం ఇంద్రం నర నర ఇది నర తన్న న సోమ సోమ విశ్వత విశ్వతో రక్ష రక్షారాజన్ రాజన్నఘాయత అఘాయత ఇత్యఘాయత మరిష్యేత్ రిష్యేత్వావత స్వావత సఖా స్వావత ఇది త్వావత సఖేతి సఖా యాతే ఏ ధామాని ధామాని దివి దివి యా పృథివ్యాం పృథివ్యాం యా పర్వదేషు పర్వదేష్ోషధేషు ఓషధేష్వత్సు అప్స్విజ్ఞపోసు తేభిర్న నో విశ్వై విశ్వై సుమనా సుమనా అహేణన్ సుమనా ఇది సోమనా అహేణం రాజన్ రాజన్ సోమ సోమ ప్రతి ప్రతిహవ్యా హవ్యాగృభాయ గృభాయేతి గృభాయ అగ్నిశోమా సవేదస అగ్నిశోమేత్యగ్నీ సోమ సవేదసా సహూతి సవేదసేది సా వేదస సహూతీ వనతం సహూతీ సాహూతి వనతం గిర గిర ఇది గిర సందేవత్రా దేవత్రా బభూవసు దేవత్రేతి దేవాత్రా బభూవసురితి బభూవసు యువమేతాని ఏతాని దివి దివిరోచనాని రోచనాన్యగ్ని అగ్నిశ్చ సోమ సోమసక్రతూ సక్రతూ అసత్వం సక్రతూ ఇది సా క్రతూ అసద్వమిత్యసద్వం ఇవగుం సింధూ సింధూగుం రభిషస్తే అభిషస్తేరవద్యాద్ అభిషస్తేరిద్యభీషస్తే అవద్యాదగ్నిసోమౌ అగ్నిసోమావముంచతం అగ్నిసోమాపిత్యగ్నీ సోమౌ అముంచతం గృభీతాన్ గృభీతానితి గృభీతాన్ అగ్నిసోమాభిమం అగ్నిసోమావిత్యగ్నీ సోమౌ ఇమగుంసు సుమే మే శృణుతం శృణుతం వృషణా వృషణాహవం హవమితి హవం ప్రతి సోక్తాని సోక్తాని హర్యతం సోక్తానీతి సో ఉక్తాని హర్యతం భవతం భవతం దాశుషే దాశుషే మయ మయ ఇది మయ ఆన్యం అన్యం దివ దివ మాతరిశ్వా మాతరిశ్వాజభార జభారామత్నాదన్యం అన్యం పరి పరిష్యేన శ్యేనో అద్రే అద్రేరిత్యద్రే అగ్నిశోమా బ్రహ్మణ అగ్నిశోమేత్యగ్నీ సోమా బ్రహ్మణ వావృధాన వావృధానోరుం ఉరుయజ్ఞాయ యజ్ఞాయ చక్రధు చక్రధురు లోకం లోకమితి లోకం అగ్నిశోమా హవిష అగ్నిశోమేత్యగ్నీ సోమా హవిష ప్రస్థితస్య వీతం ప్రస్థితస్యేది ప్రాస్థితస్య వీతకం హర్యతం హర్యతం వృషణా వృషణా జుషేథా జుషేథామితి జుషేథా సుశర్మాణా స్వవసా సుశర్మాణేది సుశర్మాణా స్వవసా హి స్వవసేది సు అవసా హి భూతం భూతమథ అథాధత్తం ధత్తం యజమానాయ యజమానాయశం సంయో యోరిదయో ఆప్యాయస్వ ప్యాయస్వ సందే తరిదిదే గణానాం త్వా గణపతిం గణపతిగుం హవామహే గణపతిమితి గణాపతిం హవామహే కవిం కవిం కవీనా కవీనాముపమశ్రవస్తమం ఉపమశ్రవస్తమమిుపమశ్రవహాతమం జ్యేష్టరాజం బ్రహ్మణా జ్యేష్టరాజమితి జ్యేష్టరాజం బ్రహ్మణా బ్రహ్మణ బ్రహ్మణస్పతే అత ఆన అశృణ్వన్ శృణ్వన్ ఓతిభిసీద ఓతిభిరిద్యోతిభిః సీద సాదనం సాదనమిది సాదనం సరిద్ ఇజ్జనేన జనేన సహ స విషా విషాసః స జన్మనా జన్మనా సహ స పుత్రైః పుత్రైర్వాజం వాజం భరతే భరతే ధనా ధనా నృభిః నృభిరిర్నృభిః దేవానాం యః యః పితరం పితరమావివాసతి ఆవివాసతి శ్రద్ధామనా ఆవివాసతీత్యావివాసతి శ్రద్ధామనా హవిషా శ్రద్ధామనా ఇది శ్రద్ధామన హవిషా బ్రహ్మణ బ్రహ్మణస్పతి పతిమిది పతి స సుష్టుభా సుష్టుభాస సుష్టుభేది సోస్తుభా సర్పద ఋక్పద గణేన గణేన ఫలం బలగుంగురోజ రోజ ఫలిగం ఫలిగం రవేణ రవేణేతి రవేణ బృహస్పతి ఋశ్రియా ఋశ్రియా హవ్యసూద హవ్యసూద కనిక్రదద్ హవ్యసూద ఇది హవ్యాసూద కనిక్రదద్వావశదీ వావశతీరుత్ ఉదాజత్ ఆజరిత్యాజత్ మరుతోయత్ యద్ధ హవ ఓ దివ దివోయా యావ వశర్మ శర్మేతి శర్మ హర్యమాయాతి ఆయాతి యాతి వృషభ వృషభస్వ విష్మాన్ తురిష్మాం దాతా వసూనాం వసూనాం పురుహూత పురుహూతో అర్హన్ పురుహూతరి పురోహూత అర్హన్నిర్హన్ సహస్రాక్షోత్రభిద్ సహస్రాక్ష సహస్రాక్ష గోత్రభిద్వజ్రబాహో గోత్రభిది గోత్రాభిద్ వజ్రబాహురస్మాసు వజ్రబాహురి వజ్రబాహు అస్మాసు దేవ దేవో ద్రవిణం ద్రవిణం దధాతు దాత్తి దధాతు ఏథే హేర్యమే అర్యమం బహవ బహవో దేవయానా దేవయానా పంథాన దేవయానా ఇది దేవాజానా పంథానో రాజన్ రాజన్ దివ ఇవ ఆచరంతి ఆచరంతీత్యాచరంతి తేభిర్న మమ దేవ దేవమహి మహి శర్మ శర్మ యచ్చం షన్న నేషి ఏషిద్విపదే విపదేశం విపదైరిద్వీపదే షంజతుష్పదే చతుష్పద ఇది చతుర్భవపదే బుద్ధానగ్రం అగ్రమంగిరోభిరి అంగిరోభిర్గృణాన అంగిరోభిరిత్యంగిరహాభి తృణానో వి విపర్వతస్య పర్వతస్య త్రిగంహితాని త్రిగంహితాన్యైరత్ ఐరదిత్యైరత్ రజద్రోధాగుంసి రోధాగుంసి కృత్రిమాణి కృత్రిమాణ్యేషాం ఏషా పుంసోమస్య సోమస్య తామదే మధ ఇంద్ర ఇంద్రశకార చకారేది చకార బుద్ధాగ్రేణ అగ్రేణ వి విమాయ ఇమాయమానై మానైర్వజ్రేణ వజ్రేణ ఖాని ఖాన్యతృణత్ అతృణం నదీనా నదీనామిది నదీనా వృథా సృజత్ అసృజత్ పథిభిః పథిభిర్దీర్ఘరాథైః పథిభిరితి పథిభిః దీర్ఘరాథై సోమస్య దీర్ఘరాథైర్ది దీర్ఘరాథై సోమస్య తామదే మత ఇంద్ర ఇంద్రశ్చకార చకారేతి చకార ప్రయ యోజ్ఞే యజ్ఞే విద్వాన్ విద్వాగుం అస్య అస్య బంధుం బంధుం విశ్వాని విశ్వాని దేవ దేవో జనిమా జనిమా వివక్తి వివక్తేతి వివక్తి బ్రహ్మ బ్రహ్మణ బ్రహ్మణ ఉద్ ఉజ్జభార జభారమధ్యాద్యాన్నీచా నీచా దుచ్చా ఉచ్చా సధయా సధయాభి సధయేది స్వాధయా అభిప్ర ప్రతస్థౌ తస్థా విదితస్థౌ మహాన్ మహీ మహీ అస్తభాయత్ మహీ ఇది మహీ అస్తభాయద్వి విజాత జాతోజ్ఞాగం సద్మ సద్మ పార్థివం పార్థివం చ రజ అజ ఇది రజ సబుధ్నాద్ బుధ్నాదాష్ట ఆష్టజనుషా జనుషాభి అభ్యగ్రం అగ్రం బృహస్పతి బృహస్పతిర్దేవత దేవత సమ్రాట్ సమ్రాడితి సమ్రాడ్ బుధ్నాద్య యో అగ్రం అగ్రమభ్యర్థి అభ్యర్థ్యోజస అభ్యర్థీత్యభి అర్తి ఓజసా బృహస్పతి బృహస్పతిమా ఆవిభాసంది వివాసంది దేవా దేవామిది దేవా భినధ్వలం వలం వి విపుర పురోర్దరీతి దర్దరీతి కనిక్రదత్ కనిక్రదత్సువ సువరప అపోజిగాయ జిగాయేతి జిగాయ ఓ ద్వితీయకాండే తృతీయ ప్రశ్న సమాప్తః.